శ్రద్ధామనారభ్య యజ్ఞేన యజతేనాశ్రేష్టాయ శ్రద్ధ సదేవః ప్రణయతి శ్రద్ధావా ఆప శ్రద్ధామేవారభ్య యజ్ఞేన యజత ఉభయేస్య దేవ మనుష్యాయుష్టాయ శ్రద్ధ సదే తదాహురతి వా ఏతావర్త్వన్నే దంతి దివాచం మనో వా వైతానాతి నేదంతీతి మనసా ప్రణయతి యం వై మనో నగై వైనా ప్రణయత్యస్కన్న హవిర్భవతి ఏవం వేదయజ్ఞాయుధాని సంభరతి యజ్ఞో వై యజ్ఞాయుధాని యజ్ఞమేవ తత్సంభరతి యదేకమేకకం సంభరే పితృదేవత్యాని సుర్యత్సహ సర్వాణి మానుషాణి ద్వే ద్వే సంభరతి యార్జాన వాక్యయోరేవ రూపం కరోత్యథో మిథునమేవ యో వై దశ యజ్ఞాయుధాని వేదముఖతో యజ్ఞః కల్పతేష్భ్యశ్చ కపాలాని చాగ్ర్యహోత్ర హవనే చ శూర్పంచ కృష్ణాదినం చ సంయాచో లోకలం చ ముఖలం చ త్రిషచ్చోపలాదీతాని వేదశ యజ్ఞాయుధాని ఏవం వేదముఖతోస్త యజ్ఞః కల్పతే యో వై దేవేభ్య ప్రవిప్రోచ్య యజ్ఞేన యజతే జుషం తేస్య దేవా హవ్యగం హవిర్నిరూప్యమానమభిమంత్రయేతాగ్నియం హోతారమిహతగం హువైలి దేవేభ్యయేవ ప్రతిప్రోచ్య యజ్ఞేన యజతే జుషం తేస్య దేవా హవ్యమేష వై యజ్ఞస్య గృహో గృహేత్వైవ యజ్ఞేన యజతే తదు జిత్వా వాచం యచ్చతి యజ్ఞస్య ధృత్యాసో మనసా వై ప్రజాపతిర్ యజ్ఞమతను సమనసైవ తద్యజ్ఞం తను తే రక్షసామనన్నవచారాయో వై యజ్ఞం యోగ ఆగతే జునక్తి జుంకేజం జానేషు కస్త్వాయునక్తి సత్వాయునక్త్విత్యాహ ప్రజాపతిర్వైక ప్రజాపతినైవైనం యునక్తి యుంకేజం జానేషు ప్రజాపతిర్యజ్ఞాన సృజతాగ్నిహోత్రం చాగ్నిష్టోమం చ పౌర్ణమాసీంశోక్ష్యం చామావాస్యాంగాదిహాత్రం చ తానుదమిమేతగావదగ్నిహోత్రమాసీత్తావానగ్నిష్టోమో యావదే పౌర్ణమాసీ తావానుఖ్యో యావత్యమావాస్యా తావానతిరాత్రో యేవం విద్వానగ్నిహోత్రం జుహోతి యావదగ్నిష్టోమేణో ప్నోది తావదుపాప్నోది ఏవం విద్వాన్ పౌర్ణమాసీయతేయావదుక్షేణోపాప్నోది తావదుపాప్నోది ఏవం విద్వానమావాస్యాయజతేయావదతి రాత్రేణోపాప్నోది తావదుపాప్నోది పరమేష్ఠినో వాగేతయజ్ఞోగ్రాసీత్తేన సపరమాం కాష్ఠామగచ్చత్తేన ప్రజాపతిర్నిరవాస ప్రజాపతి పరమా కాష్ఠామగచ్చత్తేనేంద్రం నిరవాసాగయత్తేనేంద్ర పరమా కాష్ఠామగచ్చత్తేనాగ్నేశోమౌ నిరవాసాగయత్తేనాగ్నేశోమౌ పరమాం కాష్ఠామగచ్చదాన్యేవం విద్వాన్దర్శపూర్ణమాసో యజతే పరమామేవ కాష్ఠాం గచ్చతి యో వై ప్రజాదేన యజ్ఞేన యజతే ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ద్వాదశమాసా సంవత్సరో ద్వాదశ ద్వంద్వాని దర్శపూర్ణమాసయోస్తాని సంపాద్యానేత్యాహుర్వత్సంజోపాపసృజత్యుఖాన్ చాధిశ్రయత్యవదహంతి ఋషదౌ చ సమాహంత్యభిజపపదేన పాలాని చోపదశాది పురోటాశం చాధిశ్రయత్యాజ్యం చ స్తంభయజుశ్చహరత్యభిజగృహ్ణాదివేదిం చ పరిగృహ్ణాదిపత్ని సన్నశ్యతి ప్రోక్షణేష్టాసాదయత్యాజ్యం చైతాని వై ద్వాదశ ద్వంద్వాని దశపూర్ణమాసయోస్తాని ఏవం సంపాద్యయజతే ప్రజాదేనైవ యజ్ఞేన యజతే ప్రజగా పశుభిర్మిథునైర్జాయతే ధ్రువోహిధ్రువోహకం సజాతే భూయా సమిత్యాహ ధ్రువానేవైనాంకృత ఉగ్రోహకం సజాతే భూయా సమిత్యాహ ప్రతివాదిన ఏవైనాంకృతే విభోరస్య విభోరహకం సజాతే భూయా సమిత్యాహ ఏవైనం ప్రత్యుత్పిపీతేకముపాస్యతే యునజ్మిత్వా బ్రహ్మణా దైవ్యేనేత్యాహైషవా అగ్నేర్యోగస్తేనైవైన వైనయ్యునక్తియజ్ఞస్యవేదమర్థేన దేవాసువర్గం లోకమాయన యజ్ఞస్యవ్యర్థేనాధురాన్ పరాభావయనయన్మే అగ్నే అస్య యజ్ఞస్తరిష్యాదిత్యాహ యజ్ఞస్యైవ తత్సమర్థేన యజమానస్సువర్గం లోకమేద యజ్ఞస్యవ్యర్థేన భ్రాతుర్వ్యాన్ పరాభావయత్యగ్నిహోత్రమేతాభిర్వ్యాహృతేభిరుపసాదయేజ్ఞముఖం వా అగ్నిహోత్రం బ్రహ్మేత వ్యాహృతయో యజ్ఞముఖ ఏవ బ్రహ్మగురుతే సంవత్సరే వ్యాకృతయేతాభిరేవోపసాదయే బ్రహ్మణైవోభయత సంవత్సరం పరిగృహ్ణాది ఋషభోన్నమాసో చాదుర్మాస్యాన్యానభమానయేతాభిర్వ్యాహృతేభిర్హవేజ్యాసాదయేజ్ఞముఖం వైదర్శభోన్నమాసో చాదుర్మాస్యాని బ్రహ్మైతావ్యాహృతయో యజ్ఞముఖ ఏవ బ్రహ్మగురుదే సంవత్సరే పర్యాగతయేతాభిరేవాసాదయే బ్రహ్మణైవోభయత సంవత్సరం పరిగృహ్ణాదియద్వై యజ్ఞస్య తాంనా క్రియతే రాత్రం యజ్ఞస్యాదేర్గచ్చతి ధృజావిషం యజ్ఞస్యాదేర్గచ్చత్యథ బ్రాహ్మణో నాశీర్ఘేణ యజ్ఞేన యజతే సామిధేనేరను వక్షన్ నేతా వ్యాహృతే పురస్తాద్దధ్యాద్ బ్రహ్మైవ ప్రతిపదం కురుతే తథా బ్రాహ్మణ స్వాశీర్ఘేణ యజ్ఞేన యజతేయం కామయమానం భ్రాతుర్యమస్త యజ్ఞస్యాదేర్గచ్చేది తస్యైతావ్యాహృతే పురోనుభాక్యాయాం దద్యాద్భ్రాతుర్యదేవత్యావే పురోనుభాక్యా భ్రాతుర్యమేవాత్సయజ్ఞస్యాశేర్గచ్చతి యాన్ కామయేతయజమానాన్ సమావత్యేనాయజ్ఞస్యాశేర్గచ్చేది తేషామేతావ్యాహృతే పురోనుభాక్యాయార్ధర్తయేకాధ్యాద్యాయే పురస్పాదేకాయార్ధర్తయేకాన్ సమావతియజ్ఞస్యాశేర్గచ్చతి యథా వై పర్యన్యస్సు పృష్టం వర్షత్యే వై యజ్ఞో యజమానాయ వర్షతి స్థలయోధకం పరిగృహ్ణాశిషా యజ్ఞం యజమానః పరిగృహ్ణాది మనోసి ప్రజాపత్యం మనసా మా భూతేనాభిషేద్యాహ మనో వై ప్రజాపత్యం ప్రజాపత్యో యజ్ఞో మన ఏవ యజ్ఞమాత్మన్ ధత్తే వాగస్యైంద్రియేణ పద్నక్షయనే వాచా మేంద్రియేణాభిషేద్యాహైంద్రియ వై వాగ్వాచమేవైంద్రియమాత్మన్ ధత్తే యో వై సప్తదశం ప్రజాపతి యజ్ఞమన్వాయ సంవేద ప్రతి యజ్ఞేన తిష్టతి న యజ్ఞాభ్యగం శత ఆశ్రావయేది చతురక్షరమస్తశ్రౌషయతి చతురక్షరం యజేది ద్వక్షరం యే యజామహ ఇది పంచాక్షరం ద్యక్షరోపకర్తార ఏష వై సప్తదశ ప్రజాపతి యజ్ఞమన్వాయ తోయ ఏవం వేద ప్రతి యజ్ఞేన తిష్టతి న యజ్ఞాభ్యగం శతే యో వై యజ్ఞస్య ప్రాగణం ప్రతిష్టాముదయనం వేద ప్రతిష్ఠితేనారిష్టేన యజ్ఞేన సగ్స్థాం గచ్చత్యాశ్రావయాస్తశ్రౌషడ్యజయేయజామహే వషట్కారేతద్వై యజ్ఞస్య ప్రాయణమేధా ప్రతిష్ఠైతదుదయమయ్యేవం వేద ప్రతిష్ఠితేనారిష్టేన యజ్ఞేన సగ్స్థాం గచ్చతి యో వై సోనృతారేదోహం వేద దుహయే వైనాయజ్ఞో వై సోనృతాశ్రావయత్యై వైనామ పదస్తశ్రౌషిత్యుపాభాగ్యజేద్యేజామహిత్యుపాసుద్వషత్కారేణ సోధ్యేష వై సోదృతాయేదోహోయేవం వేద దుహయే వైనాం దేవా వై సత్రమాసేషాదిశోదత్యందగేతామార్ద్రాం పంక్తిమపశ్యన్నాశ్రావయేది పురోభాతమజనయన్నస్తశ్రౌషిత్యభ్రగం నమ ప్రావయన యజేది విద్యుతమజనయన ప్రావర్షయన్నభ్యస్తనయన్ వషత్కారేణ తోమేతేభ్యోదిశ ప్రాప్యాయంతేం వేద ప్రాస్మేదిశప్యాయంతే ప్రజాపతిం వేద ప్రజాపతిస్త్వం వేదయం ప్రజాపతిర్వేద సపన్యా భవత్యేష వేషందస్య ప్రజాపతిరాశ్రావయాశ్రౌషడ్జామహే వషత్కాలోయేం వేద పుణ్యా భవతి వసంతమృతూనాం ప్రీణామీత్యాహ వర్తమో వై ప్రయాజారుతూనే ప్రీణాస్మై ప్రేతాయ పూర్వం కల్పందే కల్పందే స్మారతభోగం వేదాగ్నే సోమయోరహం దేవయజ్ఞయా చక్షుష్మాన్ భూయా సమిత్యాగ్నే సోమాభ్యాం వై యజ్ఞశ్చక్షుష్మాన్తాభ్యామేవ చక్షురాత్మన్ ధత్తేగ్నేరహం దేవయజ్ఞయాన్నాదో భూయా సమిత్యాగ్నిర్వై దేవానామన్నాదస్తే నైవాన్నాభ్యమాత్మన్ ధత్తేతభ్యరక్షలబ్ధో భూయా సమముందభేగమిత్యాహైతయా వైలభ్యా దేవాసురానలభ్రువంతగైవ్రాతర్యందభ్రాగ్నే సోమయోరహం దేవయజ్ఞయా వృత్రః భూయా సమిత్యాహాగ్నే సోమాభ్యాం వా ఇంద్రో వృత్రమహంతాభ్యామేవ భ్రాతర్వ్యగ్రస్పృణుదైంద్రాగ్నయోరహం దేవయజ్ఞయేంద్రియాభ్యన్నాదో భూయా సమిత్యాహేంద్రియాభ్యేవాన్నాదో భవతీంద్రస్యాహం దేవయజ్ఞయేంద్రియావి భూయా సమిత్యాహేంద్రియావ్యేవ భవతి మహేంద్రస్యాహం దేవయజ్ఞయా దేవానం మహిమానం గమేయమిత్యాహ దేవానమేవ మహిమానం గచ్చత్యగ్నేష్టకృతోహం దేవయజ్ఞయాయుష్మాన ప్రతిష్టాంగమేయమిత్యాహాయ దేవాత్మన్ ధత్తే ప్రతియజ్ఞేన తిష్ఠతి. ఇంద్రం వో విశ్వదస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రం నరో నేమభితాః వందే యత్పార్యాయురజతే ధియస్తాః శూరో నిషాదాసవదస్య గాన ఆగోమతి వ్రజే భజాత్వన్నః ఇంద్రియాణి శతక్రతో యాతే జనేషు పంచసు ఇంద్రతాని తావృణే అనుతేదాయ మహేంద్రియాయ సత్రాదే విశ్వమనువృత్రహత్యే అనుక్షత్రమనసహోగ చక్రేంద్రదేవేభిర్ణదే నిషక్యే ఆయస్మిన్ సప్తవాసవాస్తిష్ఠంది స్వారుహో యథా విషుర్హయేర్భ్యశ్రుత్తమ ఇంద్రస్య ఘర్మో అదిభిః ఆవాసు పక్వమైరయాసూర్యనూరోహయో దివి ఘర్మన్న సామంతపతాసు భక్తభిర్జుష్టంగిర్వణే గిర ఇంద్రమిద్గాఠినో బృహదింద్రమర్కేభిరర్కిణః ఇంద్రం వాణీరణోషత గాయంధిత్వా గాయత్రిణోర్చంత్యర్కమర్కిణః బ్రహ్మాణస్వాశతక్రతవద్గంశమివయేమిరే అగంహోముజే ప్రభరే మామనేషామోషిష్ఠతాన్నేషు మతింగృణానాః ఇదమింద్ర ప్రతిహవ్యంగభాగ సత్యాస్వంతయజమానస్య కామాః విదేశయన్మాధిగణాధిజానస్తవై పురాపార్యాదింద్రమన్నః అగంహసో యత్ర పీపరద్యథానో నావే భయాంతముభయే హవంతే ప్రసంరాజం ప్రథమమద్ధరాణామగుంభోముచం వృషభం యజ్ఞయానాం అపాన్నపాదమశ్వినాహయంతమస్మిన్నరయంద్రియం ధత్తమోజః వినయింద్రమధోదిహినీచాయచ్చవృతన్యతస్పదంతమేయో అస్మాగుమభిదాసతి ఇంద్రక్షత్రమభివామమోజోజాయథా వృషభజర్షణీనాం అపాలదోజనమిత్రయంతమురుందేవేభ్యో అవృణోర్లోకం మృగోన భీమః కుజరాగిరిష్ఠాః పరావరాజగామాపరస్యాః శృగగం సగంశాయ పమిమింద్రజిగ్మం విశత్రోనుదస్వ విశత్రోనివృధోనుద వివృత్రస్య హనోరుజ విమన్యమింద్రభామితో మిత్రస్యాభిలాసదః రాతారమింద్రమవితారమింద్రగం హవే హవే సుఖభగుంశూరమింద్రం హువే శక్రం పురోహోరమింద్రజ్ఞ స్వస్తి నామఘవాధాత్మింద్రః మాదే అస్యాగం సహసా వన్పరిష్టావఘాయ భూమ హరివః పరాదై రాయస్వనో వృకేభిర్వరోసైస్తవ ప్రియాసః సూరిషః శ్యామ అనవస్తే రథమశ్వాయదక్షం త్వష్టా వజ్రం పురోహోదద్యుమంతం బ్రహ్మాణ ఇంద్రం మహయంతో అర్కైరవర్ధయన్నః ఏహంత వావో వైష్ణేయత్తే వృణో అర్కమర్చానింద్రగ్రావాణోజి సజోషాః అనశ్వాసో యే పవయో రథ ఇంద్రేషితాభ్యవర్తన్ దస్యో ఓం పాక. పైజ్ఞం వా అన్వాహితాగ్నే పశవ ఉపతిష్టం దగిటా ఖలు వైపాకయజ్ఞైరాంతరా ప్రయాజానో యాజాని యజమానస్ లోకే బహితామా క్రియమాణమభిమంత్రయే రూపవర్ణవర్ణయే హేతి పశవో వాయిదా పశో నేవోపహ్వయతే యజ్ఞం వై దేవాణయజ్ఞోసులాగం మధుహత్తే సులాయజ్ఞా పరాభవనియో వై యజ్ఞోహం విద్వాన్ యజతేభ్యన్యం యజమానం దృహే సా మే సత్యాశీరస్ యజ్ఞస్య భూయాదిత్యాహైష వై యజ్ఞస్య లోహస్తే నైవైనం దృహే ప్రత్తావై గౌర్దృహే ప్రత్యేషా యజమానాయ దృహయే దేవాయిడాయేస్తనాయిపహూతేది వాయుర్వత్సో యరిహోతేనాముపక్వయేన తర్హి యజమానో హోతారవీక్షమానో వాయుం మనసాభ్యాయేన్ మాత్రే వత్సముపావసృజతి సర్వేణ వై యజ్ఞేన దేవాస్సు వర్గం లోకమాయన్ వాగయజ్ఞేన మనురశ్రాం మృక్షేడామనముపావర్కలతాం దేవాసురాభ్యహ్వయంత ప్రతీజేన్ దేవాః పరాజీవసురాస్స దేవానుపావర్తత పశవో వై తద్దేవానవృణత పశవోసురాన జహుర్యం కామయేత పశుస్యాది పరాజేంద్రస్యేడాపహ్వయేత పశురేవ భవతి యం కామయేత పశుమాన్ స్యాది ప్రతీజేంద్రస్యేడాముపహ్వయేత పశుమానేవ భవతి బ్రహ్మవాదినా వదంతి సత్వాయి నామపహ్వయే శ్రీరామభూయాత్మానమిడాయాముపహ్వయేతే ఘోణేత్యాహేణమేవోపూయాత్మానమిడాయాముపహ్వయతేవ్యస్తమివేతామి ప్రాశ్నంది సామిమాజయంత ఏతత్ప్రతిమాణాయ్యక్షర బ్రహ్మణా దేవాస్ సమలసర్బృహస్పతిస్తాన్నయ్యాహ బ్రహ్మ వై దేవానా బృహస్పతి బ్రహ్మణైవ యజ్ఞం సందధాది విచ్ఛిన్న యజ్ఞం సమిమందధాత్యాహ సంతత్యై విశ్వే దేవా ఇహమాదయంతామిత్యాహ సంతత్యైవ యజ్ఞం దేవేభ్యో నదిశరియాం వై యజ్ఞే దక్షిణాం దదాసి తామస్య పశవో న సంక్రామంతి సకేషయీశానా పశుర్భావుకో యజమానేన ఖలు వై తత్కార్యమిత్యాహుర్యథా దేవత్రాలబ్ధం కుర్వేదాత్మన్ పశోన్ గమయేతే దిబ్రద్రపిన్ భస్మేభ్యాహ యజ్ఞో వై భ్రద్రో యజ్ఞమేవ తన్మహయత్యథో దేవత్రైవ దత్తం కురుత ఆత్మన్ పశోన్ భ్రమయతే దదతో మే మాక్షాయేభ్యాహక్షితిమేవోపైతి కుర్వతో మేమోపదసరిత్యాహ భూమానమేవోపైతి సర్గశ్రవాహసౌ వర్చనసస్తుమిం జమోపోజిమువాజయత్సత్రిణాగంభోత భోక్కామిడాముపాక్వసాయితాముపాక్వైజిహోవాచయా ప్రాణేన దేవాన్ దాధారవ్యానేన మనుష్యాన పానేన పితృణి ఛినప్తి సా ఛినప్తి ఇది జినత్తి హోవాజ శరీరం వా అస్యేతదుపాది హోవాజ గౌర్వా అస్యే శరీరంగాం భావతో సత్పర్యవదతాయ్యాయజ్ఞే దీయదేశా ప్రాణేన దేవాన్దాధారయగా మనుష్యా జీవం దిశా వ్యానేన మనుష్యానేగాం పితృభ్యాఘ్నం దిశా బాణేన పితృణయ ఏవం వేద పశుమాన్ భవత్యథ వైదాముపాది హోవాజ ప్రజా ప్రభవంతే ప్రత్యాభవతేత్యన్నం వా అస్యేతదుపాస్వసాయిది హోవాచౌషధయో వా అస్యాన్నమోషధయో వై ప్రజా ప్రభవంతే ప్రత్యాభవంతి ఏవం వేదాన్నాదో భవత్యథ వైదాముపాయిది హోవాచయా ప్రజా పరాభవంతేరను గృహ్ణాది ప్రత్యాభవంతేర్గృహ్ణాదేది ప్రతిష్టాం వా అస్యేతదుపా హోవాచేయం వా అస్యే ప్రతిష్టేయం వై ప్రజా పరాభవంతేరణగృహ్ణాది ప్రత్యాభవంతేర్గృహ్ణాది ఏవం వేద ప్రత్యేపతిష్టక్రసవేదావపాయి హోవాచయస్యై నిక్రమణే ఘృతం ప్రజా సంజీవం దేష్పిబంతేతి ఛిణత్తి సా న ఛిణత్తి. ప్రీతి హోమాజ ప్రతిజనయతిషవాయిధాముపాతి హోమాజ వృష్ణిర్వాయిధా వృష్ణేవేన క్రమణే ఘతం ప్రజా సంజీవంతే పిబంది ఏం వేద ప్రైవ జాయతేన్నాదో భవతి పరోక్షం వా అన్యే దేవా యుజ్యంతే ప్రత్యక్షమన్యే యజ్యజతే దేవా పరోక్షమిజ్యంతే తానేవ తద్యజతి యదన్ వాహార్యమాహరచేతే వై దేవా ప్రత్యక్షం యద్బ్రాహ్మణాస్తానేవ తేన ప్రేణాయసో దక్షిణైవాశైషాసో యజ్ఞస్యైవ ఛిద్రమపి దధాతి యద్వై యజ్ఞస్య క్రూరం యద్విష్టం తదన్ వాహార్యేనాన్ హరదిదన్వాహార్యన్వాహార్యత్వం దేవదూతా వా ఏతేయదృత్విజోదన్వాహార్యమాహరది దేవదూతానేవ ప్రీణాది ప్రజాపతిర్దేవేభ్యాన్యాదిషత్సరిది చానోమన్యతేతమన్వాహార్యమభక్తమవశ్యత్తమాత్మన్నసత్తసవాగేష ప్రజాపత్యో యదన్వాహార్యో యస్యైవం విదుషోన్వాహార్యా క్రియతే సాక్ష ప్రజాపతిమర్ధ్నాప్యపరిమితమిరుభ్యోపరిమిత ప్రజాపతి ప్రజాపతిరాప్యై దేవాయ్యే కదసురాదేవాతం ప్రజాపత్యమన్వాహార్యమపశ్యంతమన్వాహరం దదతో దేవాభవన్ పరాసురాయస్యైవం విదుషోమన్వాహార్యా క్రియతే భవత్యాత్మనా పరాస్య భ్రాతుర్యో భవతి యజ్ఞేన వా నిష్టీ భక్వేన పూర్తి ం విదుషోన్వాహార్యా క్రియతే సత్వేష్టాపూర్తి ప్రజాపతేర్భాగోసేత్యాహ ప్రజాపతిమేవ భాగధేయేన సమర్థయత్యోర్జస్వాన్ పయస్వామిత్యాహోర్జమేవాస్మిన్ వయోదధాది ప్రాణాపానౌ మే పాయి సమాన జ్ఞానౌ మే బాహేత్యాశిషమేతామాశాస్తేక్షితోక్షిత్యే క్షీయతేవాష్మల్లోకేన్న మిద ప్రధానగ్యక్ష్యముష్మల్లోకే ప్రజాపజీవం దిగదేవమభిమృషత్యక్షితమే వై మధ్యమయ దినాస్యాముష్మల్లోకేన్న క్షీయతే బర్హిషోహం దేవయజ్జయా ప్రజావాన్ భూయాసమిత్యాహ బర్హిషావై ప్రజాపతి ప్రజాసృజతేనైవ ప్రజాసృజతేన రాశగుంసస్యాహం దేవయజ్జగా పశువాన్ భూయాసమిత్యాహ నరాశగుంసేన వై ప్రజాపతి పశూన సృజతేనైవ పశూన్ సృజతేగ్నే స్పృష్టకృతోహం దేవయజ్జయా యుష్మాన్ యజ్ఞేన ప్రతిష్టాంగమేయమిత్యాహాయలేవాత్మన్ ధత్తే ప్రతియజ్ఞేన తిష్టతి దర్శపూర్ణమాసయోర్వై దేవాబుద్ధి మనోజ జగందర్శపూర్ణమాసామసులానపానుదంతాగ్నేరహముద్ధి మనోజ్యేషమిత్యాహ దర్శపూర్ణమాసయోరేవ దేవతానాయమానముద్ధి మనోజ్జయి దర్శపూర్ణమాసాభ్యాం భ్రాతుర్వ్యానపనుదేవాజవదేభ్యాం వ్యూహత్యన్నం వై వాజోన్నమేవాధే భ్యాం ప్రతిష్టత్యేయో వై యజ్ఞస్య బౌధో విద్వాన్యజలభయదే వైజ్ఞం తు హే పురస్తాచోపరిష్టాచైషవా అన్యో యజ్ఞస్య దోహగిడాయామన్యో యరిహి హోతా యజమానస్య నామ గృహీయా తరిహి బ్రూయాదే మా అగ్మన్నాశిషో దోహకామాగస్తు దేవతా దుహేథో ఉభయదే వైజ్ఞం తు హే పురస్తాచోపరిష్టాచరో ేవతాంగమయత్మిత్యాహైతే వై దేవాశ్వాయమాన ప్రస్తలోగదేతే ప్రస్తరం ప్రహరది దేవాశ్వైరేవ యజమానకం సువర్గం లోకం గమయది వితే ముంజామిరసనాభిరశ్మీనిత్యాహైషవాగ్నేర్విమోకస్తే నైవేన విముంజతి విష్ణోశయ్యోరహం దేవయజ్ఞయా యజ్ఞేన ప్రతిష్టాంగమేయమిత్యాహ యజ్ఞో వై విష్ణుర్యజ్ఞేవ ప్రతిష్టతి సోమస్యాహం దేవయజ్ఞగా సురే తారేతోషిషేత్యాహ సోమో వైరేతోధాస్తే నైవ రేత ఆత్మన్ ధత్తే త్వష్టురహం దేవయజ్ఞగా పశూనాగం రూపం పుషేయమిత్యాహ త్వష్టా వై పశూనాం మిథునాగం రూపకృత్తే నైవ పశూనాగం రూపమాత్మం ధత్తే దేవానాం పత్రేరగ్నిర్గృహపతిర్యజ్ఞస్య మిథునం త్రయోరహం దేవయజ్ఞయా మిథునేన ప్రభూయా సమిత్యాహైతస్మాద్వై మిథునా ప్రజాపతిర్మిథునేన ప్రాజాయతస్మాదేవ యజమానో మిథునేన ప్రజాయతే వేదోధిమిత్యరసి విధేయేత్యాహ వేదేన వై దేవాసురాణాం విత్తం వేద్యమవిందం దతద్వేదస్య వేదత్వం యద్యద్భ్రాతుర్వ్యస్యాభిధ్యాగే తస్య నామ గృహీగాత్ర దేవాస్య సర్వం వృంతే భృగవంతం కులాగినకం రాజస్పోషకం సహస్రిణం వేదోదతాపభాజినమిత్యాహ ప్రసహస్రం పశూనా ప్రణోత్యాస్య ప్రజాయాహం భాజీ జాయతే ఏవం వేద ధ్రువాం వైరుజ్యమానాం యజ్ఞో నిరుచ్యతే యజ్ఞం యజమానో యజమానం ప్రజా ధ్రువామాప్యాయమానాం యజ్ఞోన్వాప్యాయతే యజ్ఞం యజమానో యజమానం ప్రజా ఆప్యాయతాం ధ్రువాధృతేనేత్యాహ ధ్రువామేవాప్యాయయతి కామాప్యాయమానాం యజ్ఞోన్వాప్యాయతే యజ్ఞం యజమానో యజమానం ప్రజా ప్రజాపతేర్విభాన్నామలోక తస్మైజ్ఞస్వాదధామి సహయమానేనేత్యాహాయం వై ప్రజాపతేర్విభాన్నామ లోకస్తస్మిన్నేవైనం దధాతి సహయమానేన ఋచ్ఛత ఇవ వాగేతద్యజతే యజ్యజమాన భాగం ప్రాశ్నాత్యాత్మానమేవ ప్రీణాత్తేతా వాన్ వై యజ్ఞో యావానే యజమాన భాగో యజ్ఞో యజమానో యజ్యజమాన భాగం ప్రాశ్నాతి యజ్ఞయేవ యజ్ఞం ప్రతిష్టావయ ై సూయవసం సోదగం యద్వరిశ్చాపశ్చైతమానస్యాయతనయ్యద్వేదర్యత్పూర్ణపాతమంతర్వేదినయతిష్వేవాయతనే సూయవసం సోదకం గురుదే సరసి సమ్మే భూయాహాపో వై యజ్ఞ ఆపోమృతం యజ్ఞమేవామృతమాత్మం ధత్తే సర్వాణి వై భూతాని వ్రతముపయంతమనోపయంతి ప్రాచ్యాం దిశి దేవాచ్యుజోపార్జయంత హైష వైదర్శపూర్ణమాసయోరవ వృథోయాన్నే వైనం భూతాని వ్రతముపయంతమనోపయంతి తైరేవ సహావృథమ వైది విష్ణుముఖా వై దేవాశ్చందోభిమాన్ లోకానపజేయమభ్యజయనయద్విష్ణుక్రమాన్ క్రమదే విష్ణురేవ భూత్వాయమానశ్చందోభిమాన్ లోకానపజేయమభిజయతి విష్ణాక్రమాక్షిమాజిహేత్యాహగాయత్రీ వై పృథివే ేష్టభమంతరిక్షం జాగతేద్యోగానష్టభేర్షందాభిరేవేమాన్ లోకాని యథా పూర్వమభిజయతి అగన్వసువస్సువరగన్మేత్యాహ సువర్గమేవ లోకమేతి సందృశస్తే మాచిక్షయత్తే తపస్తస్మై దేవాభిక్షేత్యాహ యథాయజులేవైతత్సుభూరశిశ్రేష్ఠోరశ్మీ నామాయుద్ధాస్యాయుర్మేధేహేత్యాహాశిషమేవైతామాశాస్తే ప్రవాగేషోస్మాన్ లోకాచ్యవదేయో విష్ణుక్రమాన్ క్రమదే సువర్గాయ హి లోకాయ విష్ణుక్రమాక్రమ్యం బ్రహ్మవాదినా వదంతి సత్వే విష్ణుక్రమాన్ క్రమే దేవాన్ లోకాన్ భ్రాతుర్యస్య సంవిద్య పునరిమం లోకం ప్రత్యవరో హేదిత్తేష వా అస్య లోకస్య ప్రత్యవరోహో యదా హేదమహమమం భ్రాతుర్యమాభ్యో విభ్యోస్యైతి వైదీమానేవ లోకాన్ భ్రాతుర్యస్య సంవిద్య పునరిమం లోకం ప్రత్యవరోహతి సంజ్యోతిషా భూమమిత్యాహాస్మిన్నేవ లోకే ప్రజలి ఇంద్రేమావృతమన్వావర్తయిత్యాహాసౌ వా ఆదిత్యేంద్రస్తైవామనుపర్యా వర్తతే దక్షిణామర్యా వర్తతే స్వమేవ వీర్యమనుపర్యా వర్తతే తస్మాత్ దక్షిణార్ధ ఆత్మనో వీర్యావర్తరసో ఆదిత్యశైవామృతమనుపర్యా వర్తతే సమహం వ్రజయా ప్రజేత్యాహాశిషమేవేతామాశాస్తే సమిద్ధో అగ్నే మే దీదిహితమే ధాతే అగ్నే దీర్ఘ్యా సమిత్యాయేదద్వసుమాన్ యజ్ఞోపీయాన్ భూయా సమిత్యాశిషమేతామాశాస్తే బహు వైకారిహపథ్యే మిశ్రమివ చర్యదాగ్నిపావమానేభ్యాంకారిహపథ్యముపతిష్టతే పునాత్వాగ్నిం పునీత ఆత్మానం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్య అగ్నే గృహపద ఇత్యాహయేతం హిమాయిత్యాహ శతంతా హేమంతానంధిణీయే దివా వైదాగపుత్రస్య నామ గ్రంథాచ్చన్నాదమే వైనం కరో జిలామాసిమాసాధేదంతమే జ్యోతిష్పదే పుత్రో జాతస్యాత్తేజస్వే వాస్య బ్రహ్మవర్తసి పుత్రో జాయతేతమాసిమాసాధేమస్మై జ్యోతిష్పదే బ్రూజాద్య పుత్రో జాతస్యాత్తేజగేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాయో వై యజ్ఞం ప్రయజ్ఞన విముంజత్య ప్రతిష్టానో వై సహవిగస్వాయుణ్యుతత్వా విముంజత్విత్యాహ ప్రజాపతిర్వేగ ప్రజాపతి నైవైనయుణక్తి ప్రజాపతి నా విముంచతి ప్రతిష్ఠిత్యాయేశ్వరం వై వ్రతమవిశిష్టం వ్రతహోగ్నే వ్రతపదే వ్రతమచారి సమిత్యాహ వ్రతమేవ విసృజదేశాంత్యా అప్రదాహయపరాజ్ఞే దిన నివర్తతే పునర్యో వై యజ్ఞస్ పునరానంభం విద్వాజేతమభివర్తతే యజ్ఞోపభూవసాపభూవేత్యాహైష వై యజ్ఞస్ పునరానంభస్తేనైవైనం పునరానభతేన వరుద్ధావాగేత విరాజ్యాహితాన్నదభ పదవ ఖదు వై బ్రాహ్మణస్య సభేత్వాముక్రమ్య బ్రూయాద్గోమాగం అగ్నేభిమాగం అశ్వీ యజ్ఞయత్యవదభాగం రుంధే ప్రసహస్రం పశూనాప్నోత్యాస్య ప్రజాయాం వాజీ జాయతే దేవసవిద ప్రసువయజ్ఞం ప్రసువయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వః కేతవో కేతన్నః పునాతు వాచస్పతిర్వాచ మధ్యస్వదాదినః ఇంద్రస్య వజ్రో శివాత్రఘ్యస్తయాయం వృత్రం వధ్యాత్ వాజస్య ప్రసవే మాతరం మహీమతి చిన్నామ వచసాగరామహే యస్యామిదం విశ్వం భువనమా వివేశ తస్యాన్నో దేవస్స వితా ధర్మ సావిషద్ అప్సంతరమృతమప్సుభేణజమపాముద ప్రశస్తిష్పశ్వా భవ సమాజినః ఆయుర్వాత్వామనుర్వాత్వా గంధర్వాః సప్తవిగుంశతిః ఏ అగ్రే అశ్వమాయుంజంతే అస్మిన్ జవమాదధుః అపరాన్నపాదాసుహే మనిక పూర్భ్యః ప్రబుద్ధాన్ ప్రదోర్తర్వాజసాతమస్తే నాయం వాజగుంధేర్ విష్ణాక్రమాది విష్ణాక్రాంతమతిష్ణాక్రాంతమస్యంకరోర్లింగాభితోరథయ్యోద్ధ్వాంతం వాతాక్రమను సంచరంతో దూరేంద్రియాభాన్వత్రీలేనోర్ఘయ ప్రయ పారయంతో దేవస్యాహకం సవితు ప్రసవే బృహస్పతినా వాజలిదావాజంజేషం దేవస్యాహకం సవితు ప్రసవే బృహస్పతినా వాజలిదావరిష్ఠన్నాకం రుహేయమింద్రాయ వాచం వదతేంద్రం వాచం జాపయతేంద్రో వాచమజయత్ అశ్వాజని వాజిని వాజేషు వాజినే భక్త్యశ్వాన్ సమత్సు వాజయా అర్వాసి సప్తరసి వాజ్య శివాజి నోవాజం ధావత మరుతాం ప్రసవే జయద వియోజనామివేధ్వమధ్వనఃకభ్రేతకాష్ఠాం గచ్ఛద వాజే వాజే వద వాజినో నోధరేషు విప్రా అమృతారజ్ఞాః అస్య మధ్వప్యవద మాదయద్ధం దృప్తాయాతపతిభిర్దేవయానైః తేనో అర్వంతో హవనశ్రుతోహవం విశ్వే శృణ్వంతు వాజినః విదర్ద్రవసహస్రథా మేధసా తాధనిష్యవః మహోయేరత్రయం సమిషేషు జభ్రిజే షన్నో భవంతు వాజినో హవేషు దేవతా తామిదర్ద్రవః స్వర్గాః జంభయంతో హిమృగకం రక్షాకం సిధనేమ్యస్మర్జుయవన్నమీవాః ఏషస్య వాజే క్షిపణింతురన్యతి గ్రీవాయాం వర్ధో అపి కక్ష ఆసని ృందధిగ్రామసంతవేత్ప్రసామంగాగస్యన్ వాపణీఫణత్ ఉదస్మాస్యద్రవదస్వరం నిడః పర్ణన్న వేరనువాది ప్రగర్భిణః శేనస్యేవధ్వజతో అంగసంపరితధిగ్రావన్నః సహోర్జాదరిత్రదః ఆమావాచస్ ప్రసవో జగమ్యాదా పృథివీ విశ్వసంభూ ఆమాగంతా పితరా మాతరాచా మా సోమో అమృతత్వాజగమ్యాత్ వాజినో వాజితో వాజగం సరిష్యంతో వాజం జేష్యంతో బృహస్పతేర్భాగమవజిఘ్రత వాజినో వాజితో వాజగం సృభాగం స్వభాజం జిగివాగం స్వృహస్పతేర్భాగేణ వర్ధమియం వస్సా సత్యా సంధా భూద్యామింద్రేణ సమసద్ధమజేజిపద వనస్పతేంద్రం వాజం విముచ్యధ్వం క్షత్రస్ల్పమసి క్షత్రస్యోనిరసిజాయేహిసువరహన్నా ఉభయోస్వోరోక్ష్యామి వాజశ్చ ప్రసవశ్చాభిజశ్చ క్రతశ్చ శుభశ్చ మూర్ధాయభ్యష్టియశ్చాంద్రాయణశ్చాంద్రశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం పానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతా విశ్రాత్రై యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతాం ఆత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాగుం సువర్దేవాగుం అగన్మా మృత అభూమ ప్రజాపదే ప్రజా అభూమ సమహం ప్రజయా సంమయా ప్రజా సమహగం రాజస్పోషేణ సమ్మయా రాజస్పోషోన్నాయత్వాన్నాద్యాయత్వాజాయత్వాజిత్యాయే స్వామృతమధిపుష్టిరసి ప్రజననమసి వాజస్యేమం ప్రసవస్సుషుభే అగ్రే సోమగం రాజానమోషేష్వప్సు అస్మభ్యం మధుమతేర్భవంతు వయగం రాష్ట్రే జాగ్రియాన పురోహితాః వాజస్యేదం ప్రథమ ఆపభూమే వాజ విష్ణా భువనాని సర్వతః సవిరాజం పర్యేది ప్రజానం ప్రజాం పుష్టిం వర్ధయమానో అస్మే వాజస్యేవాం ప్రథమ శిశ్రుగేది విమాజ విష్ణా భువనాని సమ్రాట్ అయిత్సందాపయత ప్రజానం ప్రయంచన సర్వీరాన్ నియచ్చదు అగ్నే అచ్చావదేహన ప్రతిన సుమనాభవ ప్రణోయచ్చ భువస్పదే ధనదాహదినస్వం ప్రణోయచ్చత్వర్యమా ప్రభగ ప్రబృహస్పతి ప్రదేవా ప్రోతసోనుతా ప్రవాగ్దేవీ దాతునః అరిగమనం బృహస్పతిమింద్రం దానాయచోదయా భారం విష్ణుకుం సరస్వతీకుం సవితారం చ వాజినం సోమకుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన విష్ణుకం శౌర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్యత్వాసవిద ప్రథవేష్మినా బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాగం సరస్వత్యై వాజో యంతుర్యంత్రేణాగ్నే స్వాధామ్రాజ్యేనాభిరించామీంద్రస్య బృహస్పతే స్వాధామ్రాజ్యేనాభిరించామీన్ అర్గేకాక్షరేణ వాజముదయేణస్మినోగ్యక్షరేణ ప్రాణాపానాముదయతాం విష్ణుస్త్రక్షరేణ ప్రేణోకానుదయత్స్వామస్తులక్షరేణ చతుష్పద పశోనుదయత్ పూషా పంచాక్షరేణ పంచముదయగాతాషడక్షరేణ షడతోనుదయన్ మరుద సప్తాక్షరేణ సప్తపదాకం షట్పదే ముదయన్ బృహస్పతి రట్టాక్షరేణ గాయత్రీ ముదయన్ మిత్రో నవాక్షరే దేవతాగ్రస్వాముదయరుణోదాక్షరేణ విరాజముదయేకాదశాక్షరేణ చతుర్థముదయద్విశ్వే దేవాద్వాదశాక్షరేణ జగవే ముదయన్ బసవస్త్రయోదశాక్షరేణ త్రయోదశగ్రస్వాముదయన్ రుద్రాచతుర్దశాక్షరేణ చతుర్దశగ్రస్వాముదయన్నాదిత్యా పంచదశాక్షరేణ పంచదశగ్రస్వాముదయన్నోడశాక్షరేణ ప్రజాపతిసప్తదశాక్షరేణ ఉపయామగృహేతోదిషదంతృషదం భువన సురమింద్రాయుష్టం గృహ్ణాన్ మేఢదేయోరింద్రాయత్వోపయామగృహేతోషదంతాఘృతం వ్యామసరమింద్రాయుష్టం గృహ్ణాన్ మేఢదేయోరింద్రాయత్వోపయామగృహేతోషదంతాంతరిక్షసరం నాగసరమింద్రాయుష్టం గృహ్ణాం మేషదేయోరింద్రాయత్వా ఏ గ్రహా పంచజలీనా వేదా మిశ్ర పరమజా కోశసముజితః ఏషాం విషప్రయాణామిషమోర్జమం సమగ్రభీమేషదేయోనిరింద్రాయత్వా అపాగం రథముద్వయసకం సోర్గరశ్మికం సమాభృతం అపాగం రథస్య యో రథస్తంభో గ్రంథామ్యత్తమేషదేయోనిరింద్రాయత్వా అయా విష్ఠాజనయం గర్వరాణిభిర్భిర్భూర్భాయ గాతుః స ప్రత్యుదయేద్ధరణో మధ్వో అగ్రగ్యస్వాయాంగ్యత్తనుభాంతనోమేరయద ఉపయాగృహీతోసి ప్రజాపదయేత్తాదిష్టం గ్రంథామ్యేషదేయోని ప్రజాపదయేత్వా.